అథ వింశం కాండం ఇంద్రత్వాహం హృదయ సోమే హవామహే సమాహిమద్వో అంభరస మరుతోజశ్చయే వాసాదివీ మహత చదో గోపాత భోజనా ఉక్షాన్నాయ వశాన్నాయ సోమయ పృష్టాయ వేధతే స్తోమీర్విధేమాగ్రే మరుణపోత్రుభస్వర్గాతు అగ్నిరాగ్నేంద్రుభస్వర్గా సోమం వివదు ఇంద్రో బ్రహ్మా బ్రాహ్మణాభస్వర్గాతుమం వివదు దేవోత్ర విడోదాపోత్రుభస్వర్గాతుమా సోమం వివదు ఆయాహిత ఇంద్ర సోమం వివాహ ఇవం ఏదం బలిస్త ఆత్మా బ్రహ్మజుజాహరీవామింద్రకేషిణ ఉప బ్రహ్మాణశ్రణో బ్రహ్మాణస్వామయం యుజాసోపాంద సోమిన సుతావందోహవామహే ఆనోజాహి సుతావతోస్మాకం తుష్టుదీరుప పిబాదుభ్యన్నంభస ఆరే సించామి కక్షోరగాత్రావిధావతు దృభాయ జిహ్వయావతు స్వాదుష్టే అస్తు సంసుదేవతు మాం తన్వే సోమశ్రమస్తు హృదే అయమత్రావిచరణేదీరివాభిసంవృతమ ఇంద్రసర్పతో దుర్గ్రోపోదస్సు బాహురంధ సోమదే ఇంద్రవృత్రణి జిఘ్రదే ఇంద్రప్రేహి పురస్తం విశ్వస్ వృత్రణి వృత్రహంజి దీర్ఘస్తే అస్వం కుశోజే నామసు ప్రయక్షసి యజమానాయ సంవతే అయంత ఇంద్రయోమో నిపోతో అధిపరిషి ఏ మస్యద్రవామి శాచీ గోశాచీ పూజనాయమ్రాయతే సుత ఆఖండన ప్రభూయతే ఎత్తే రంగవృషాన పాత్రపాత్కుండ్రామర ఇంద్రత్వృషం వయమ్ సుదే సోమే హవామహే స్వపాహిమద్ధ్వంధస ఇంద్రగతుమిదం సుతం సోమం హర్యపురుష్ ఇలాభేషస్వృతం ఇంద్ర ప్రణోధిజ్ఞం విశ్వేర్దేవేస్తమాన విష్పదే ఇంద్రయోమాదాభివేద ప్రయంతి సత్వదే క్షయం చంద్రాస ఇంద్రవేష్జే సుతం సోమమింద్రవరేణ్యం తమద్యుక్షాస ఇంద్రవ నిర్వణ పాహిరస్సుతమ్మోర్ధారాభిరజ్జలే ఇంద్రత్వాదాహ అరిద్యుమ్నాది బలిన ఇంద్రం సజంతే అక్షీతా నీత్యేవస్య మావృధే అర్వావతనోరాగరివతశ్చ మిత్రహన్ ఇమాజోషస్వదాగిరా జదంతరాపరావతమర్వావతం చ భూయతే ఇంద్రేహి ఉద్గేదృతామాఘం వృషభం నవ్యాపదం అస్తారేభిజూర్య నవజోనపతింపురోద అహింజర్ద్రేద సరహరింద్ర శివసాశ్వాద్గో మధ్యమవద్ ఊర్ధారే దోహదే ఇంద్రకవిడం సుతం సోమం హర్యపురుష్ పిబావేషస్వతాదృమివాహి ప్రత్యమందుత్తాశుభి బ్రహ్మస్వతీర్భి ఆవిశ్వూర్యంగిరీరాజహిత్రోంగిగాయుంద్రగృంధి అర్వాంగే సోమకామం తాహురజం సుతస్త విభావరాయ ఉరుగ్యజా ఆరేణస్వ విషయ శృణి భూజమాన ఆపోర్ణవాస్ గణశస్వాహాసేమధ్యై సను ప్రియ ఆవరత్రన్మదాయ ప్రదక్షిణోవాసీంద్రం తం వామోదస్వమృదేషమోర్మందాదమంభస అవిభక్తం స్వసరేషు ధేనమైంద్రం కేర్భిర్నమామహే ద్యుక్షం సుదారం తదేషేభిరావేతం గిరిన్నమోర్భోజసం శుమంతం వాజం సజనం రాత్రిణం మక్షోధోమంతమీమహే దత్వాయామి సువీర్యం మద్బ్రహ్మ పూర్వచిత్తరే ేనాయతిభ్యోజేనాష్ణీతేజవాస్తమహీరవస్తవిష్ణీతేజవాస్తమహిమాన్నేజం క్షోణీరచక్రే పురుత్యేమోమత్తమాగిరస్తోమాశీరే సత్రాజితోధరక్షీతోదయోమాజనంతోసాయివ కర్మాయివ భృగవ సూర్యాయివ విశ్వమిధ్యేతమానసో ఇంద్రం స్వేభిర్మహయంతాయవ ప్రియమేధాసమస్మరన్ ఇంద్రపోర్భిర్నాదిరత్తాసమక్కేర్భిదత్వసుర్భయమానో విశత్రూ బ్రహ్మజ్యోతస్తన్మావృషారో భూమిరాత్రాభిణక్రోదే భజస్ చేత విషస్ ప్రజ్యోతిమృతాయ భూషన్ ఇంద్రక్షిణీనామీనాంశాంగైరామృతపూర్వజావా ఇంద్రో వృత్రవృణోచ్చర్ధనే ప్రవాయిరామినాత్మర్పణే అహ్యంశమే స్వామిభేదాణోద్రామ్యా ఇంద్రస్పర్శాజనయోషిభ్యప్రదనాభిష్టి బాణోజన్మేతుమన్నామయోజిప్రదేనాయ ఇంద్రస్తుమీవేషోదవ్యా పురోణి అదేనయమాజలిత్రే ప్రేమం వర్ణమక్షుక్రమాసా మహో మహాపలయం జస్ంద్రస్ కర్మ సుకృతా పురోణి వృజనేనృజీనా సంవీపేణ మాజాభిగ్రస్ోమభిభూత్యోజాయుధేంద్రమేవ్యకారదేవేభ్యస్తత్వర్షణిప్రా వివస్వతస్పదనేహస్ప్రాముఖ్యేభ కవయో గృణంది సత్రాసాహంభరేణ్యం సోదాంధమాంసంపరవశ్చ దేవీ సదారణ పృథివీం జాముదేవామింద్రం మదంజనోధీరనాథ సదారణ ఉత సూర్యం సదారేంద్ర సదారపురోజసంగ్రామ్ హిరణ్యజపుతభోగం సదారహత్యేన దశోన్వార్యం వర్ణమావద్ ఇంద్రోజీన నివరస్పదేకం దశనోదంతరిక్షన్ సురం భూమేమ మఘవాహమింద్రమస్మింభరేదాజారౌ శృణ్వంతముగ్రభూతే సమక్షగ్రంథం వృత్రాణి సంజితం ధనానాం ఉద బ్రహ్మాణ్యైరశ్రవస్ేంద్రం సమరిజయమహజామతిష్ట ఆయోష్వాతాపశ్రోతమీవచాంసి అయా విభోష ఇంద్రదేవైరచ్యంతరచ్యుర్భోవిహాది మహిష్పమాదిష్టికీతృదాయీతం మహాంసతి పశ్చస్మాన్ యుజేరసం గవేషణం హరిద్రావ్రహ్మాయుమస్వ పిబాధిష్టస్య రోదధీ మహిత్రేంద్రో వృత్రాణ్య ప్రదీయసంవాద్ ఆపశ్చిరదివ్యోస్తర్యో లక్ష్యం ఘతం జరితారస్తయింద్ర యాహి వాయుర్నహిక్షాత్వం తే స్వామదా ఇంద్రమాదయంతు సుష్మిణంతు విరాధసం చరిత్రే ఏకోదేవత్రాదయ సేహిమత్రాస్మిన్ సమానే మాదయస్వ ఏవేదింద్రం మృగణం మధ్యేవాహం అధిష్టాభ్యర్చం సరస్వతీరవద్ధాస్మస్తాభ్యాసర్వాన్ మాధ్యం సోమంపదేస్ ఆవాహంతో శ్రీరీర్వస్తాతమేషా భద్రాయిరస్కే సఖ్యే మారీషామాజంతవ ఐభీరగ్నే సరథం యాక్యర్వాన్నారథం విభవోస్వాహ పత్రీవరస్ంశతం త్రీష్ట దేవాదస్వ భయభూత్వామూర్యస్థోరం నగచ్చిత్వరం తావస్వాహ వాజే చిత్రంభవామహే ఉపస్వాగ్రామృమహే సకాయింద్రదారసిం యోన ఇదమీదం పురా ప్రవస్థాయ సమో వస్తు సకాయంద్రూతలే హరియంద్రయ్యో అమంద ఆతులస్తాయ దినవ్యాయమశ్వంశ్రాయ ఇమేతీంద్రజం పూరుష్ఠుతరే ప్రభూమతో పర్వతం మహాగురు వజ్రేణ వజ్రంధర్వచ్చి ఉదప్రుతోనమయోరక్షమాణాభవనతో బృహస్పతిమభ్యాకారావన్ సంగోరాంగిరేవరక్షమాణోభగ్రయమిరాజ బృహస్పతిపర్వదేంద్రోర్యాగాయమర్గౌల్కాద్యో బృహస్పతిరుద్ధరన్నశ్మూమ్యాగ్రేవ్వజేద అవజ్యోతిషాతో అంతరిక్షాగ్రశీపాద బృహస్పతిరమిష్యాశ్రమేవాదరాచరస్పతిరీయోజుంభరద్బృహస్పతిరక్షితమోభిరక్కై బృహస్పతి నామస్పదీనా ఆండేణుణస్గర్భముదస్మిరాజతే అశ్నాభ్యం మధుపర్య పశ్చన్నీన ఉదరీక్షయంతం భారతమహసన్న వృక్షా బృహస్వజనుభిరేణా సోషామిందోహ్యం విబర్బాధేతమాహంసి బృహస్పతిర్గోపురపుషో బలస్య నిర్మజ్జానం న పర్వణోజభార జిమేర పన్నామోషితామనాహాని బృహస్పతినాగవర్గనోదా అనానువృత్య పునశ్చ గాఢజాత్సోర్యామాసాపిత ఉచ్చారా అవిష్యావన్నగృజనేభ్యష్టం నక్షత్రేభ్యుతరోద్యామవింశం ృహస్పతిష్టోష్మైస్తమీరాభిస్తాధార అక్షామయింద్రం మదర సర్విర సద్ధీర్విశ్వాషదీరకోషత పరిష్పజం తేజన జోజాపతి మర్జన్న సోదూతలే నగాత్పద్రిగపేతి వేమనస్కామం గురుహూలతిశ్రయాజేవదస్మరిషదోధిపరిహిష్యస్మిన్సుమేవస్తుమస్తే తస్ై ప్రవణే సప్తబింభోపజాస్వస్తిన వృక్షం గోమపాదమాపోవాహరీంద్రం మందిరశ్చైరామనేకం సవసాగవిద్యుదక్షిత్వామణేష్ కృతన్నశ్వగ్నిరోజిదేవే సంవర్గయ్యన్మగవాసోర్యంజయత్ భగత్తే అన్యో అనువీర్యం గజన్న పూరాణమోదనోదన విజం విజమపర్యజాయేనాభరాగసదృశా శక్రస్తమేషణ్యదిషదేవై స్వామై స్వదేవత ఆపోరసింధుమభియత్సమక్షరం సోమాసరంద్రమ కుల్యాయవక్షరం వర్ధం దివిమన్న దృష్టిర్దివ్యేదాలూనాశ్వేదక్రీడాదివాజ్జోర్మరేహవిష్మతే ఉజ్జారయతాంబరేషుజ్యోతిషోజాగుణారే బృహస్పతి పాదమశ్చాదు ఇంద్ర పురస్తమధ్యోహస్తాశయ్యోమరీరస్కృణో బృహస్పతే జమవిందస్వస్వాదిన్యస్కే ఉత పాత్రీవ్యత్తం నయం స్వదే కీరేజ్యూయం పాతస్వస్తిభిస్తాయుత్తరిదారింద్రాయంతస్తాయ కణ్వాజరందే నగే మన్యదామర్పదవచ్చిన్నపసోనమిష్టౌరేస్తోమేరాన్ స్వప్నాయ స్పృశయంతి ఎంతి ప్రమాదమదంగాయమిందాయ గోభిప్రణోమోషన్ విద్రీత్వాశ్చనా ప్రతిపృతృతనాయ ఇంద్రావర్దయామే అర్వాదీయుదేవన ఉదయశ్వశ్రతగ్రతో ఇంద్రజన్వంతో బాఘదా నామానిదేశతగ్రతో విశ్వాభిర్గేర్భిమహే ఇంద్రాభివాదిహాస్యే పురస్కృతాభిష్యతేమయావతి ఇంద్రస్థిషణీషుగా ఇంద్రం రత్రాయ పురోదమే భయేషుమాజే వాజేషుమహేషదగ్రతో ఇంద్రవృత్రాయందే న్యుమ్నేషు పృతరాజ్యే పృత్సోషు ఇంద్రసాక్షాభిమాదిషు సుష్మింతమన్నభూతలేర్జుమ్నిరం పాహిజాగ్రేవిం ఇంద్ర సోమం శతగ్రత ఇంద్రియాణి శతగ్రత జాతే జనేషు పంచసు ఇంద్రావేణే అయం ఇంద్రశ్రవ బృహద్యుమ్నందరం ఉత్తే సుష్మంతి రామసి అర్వతో నాగ్యవరక్రవరావత ఉలోకోయస్తే అగ్రివ ఇంద్రేహ ఆగ్రహి ఇంద్రో అంగమహద్భయమీరవచ్యుచ్యవత్ సై స్థిరో విదర్షణి ఇంద్రశ్చాదిన పశ్చాదయం నశత్ భద్రం భయవాదిన పునః ఇంద్రాశాభ్యస్మరి సర్వాభ్యో అభయం కరత్ ద్వేకాశక్రోన్విదర్షణి ఓషువాచం ప్రభవే నోజిద్ధిరత్నం దివాదక్షతుర్ద్రవిణోదేషుషే దురోశ్వస్య గురయింద్రయోరసి దురోజమస్యవసూనైరస్పతి శిక్షానర ప్రతిభోగకామరిషదస్తాతజిభ్యస్తమిదంగ్రేణీమే శరీవరింద్రపురుగుమత్రమతవేదిమభితేకిసు అతస్తంగ్రభ్యాభిభూతాభరమాతోయతోజరితుమోదరీభిర్నిరుంధాతోంద్రోభిరశ్విరాంద్రేణుందరయందరస్తారేమి సమింద్రాయాసమిమి సంవాదేపురుష్ంద్రేణిభి సందేవ్యా ప్రవత్యాగ్రేదాశ్వామత్యారేమి తామదా అమరంతా నివృష్యాదే సోమాహత్యేషు సత్పదే యత్వేద వృత్తాన్య ప్రతిపరిహ్యష్మాదే యుధాయుధేదే పురాపురం సమిదం హంస్యోజస నమ్యాయిందరక్ష్యాపరామదేవర్గజవనమోజిమ్నామయమాయిరం త్వంకరంజమతపన్నజం మధే స్థేజిష్టజాతినిష్పత్యవత్తరీ త్వం జరావంగేదస్యాభిరక్తురాణానుగపరీషూలా విశ్వరా త్వమేతాంజరవాజ్ఞాద్నిర్దశా బంధునా సుశ్రవజాపదగ్ముషా షష్టిమ్రహస్వాతిమ్రవశ్రుతోరిచక్రేణ రక్షాస్పదాశ్రవసంతవృతిభిస్తవత్రమేంద్రూర్వజానం తమస్తే కుత్సమతి దిగ్వాయుం మహేయాూరే అరంభరాజ యూజేంద్రదేవస్తకాయస్తే శివత వాసా ోషమద్వయా సువీరాగేయాయుప్రతరం దృషభాసుతే సుతం త్రిజాపితలే కృంపాష్ణుపదం మాత్రా విశ్వభోమో బహస్వాదాభన్ మాగేయం బ్రహ్మద్విషోర ఇహత్వాలోపాలీలామహేమందం సదా గౌరవ అభిప్రకాపతింద్రమచ్చే సోరం సత్యస్ సత్పతి ఆహరస్తాభిసన్నవాహే ఇంద్రాజ ఆజిరం దుఃఖే వజ్రే మధు యత్వరే ఆలోమ్రమద్యోమాపీజరే హరిభ్యాయ్రివ సత్తోహోదారక్తిరే బరిహిరాహారుషే అయుజ్యం ప్రాతరత్రయ ఇమా బ్రహ్మ బ్రహ్మవాహ క్రియంత బరిహిస్తేర మీషోరపురాశం రారంధిరేషు స్తోమేషు వృత్రహన్ ముఖ్యేష్ంద్రయర్వణ మదయ స్వామపురం లిహంతి శవణ ఇంద్రం వత్సన్న మాతరా సమందస్వాచంద్రోరాధసేతంబామహే నోతారం నిదేకార వయమిందోజవో హరిష్మంతోజరామహే ఉతస్తమస్మయజుర్వేసో మాయే అస్మన్నిమోముచో హరిప్రియార్వాంగ్యాహి ఇంద్రస్వధావో మత్స్మేహ అర్వాంద్రకేశిరాస్తో బరిహిరాసదే ఉపరస్తుందరం హరిధ్యాయస్మరమాగరిహిష్టాంగ్రామరిష్ణుత ఇంద్రమిత్రాగిరోమాచ్చాయిత ఆవృతే సోమపీతలే ఇంద్రం సోమస్ పీతలే స్తోమైవామహే ముఖ్యేష్ ఇంద్ర సోమాృతాంధిష్జతక్రతో జఠే వాగిమో విద్వాహిత్వాధనం మహాజే అరాజే సున్నమీమహే ఇవమింద్రహాశిరం జవాహిరంజన పిబ ఆగత్యామృషభిస్మృతం తుభ్యేలింగస్తోకే చోదామి పీతలే ఏషారృతస్ పీతలే సత్రమింద్రహవామహే ఉహిరావో అవశ్యవాహ అశ్వతి ప్రథమో ఘోషో గచ్చతి సుప్రావీరింద్రమత్యష్టభూతిభిః కమిత్రే దక్షిణోనాభీయసా సింధుమాపోయసాభితోమిచేతద నాపోనదేవీముపాయంతి హోత్రిదేవాః పశ్యంతి యథారజాః ప్రహరేర్దేవాః ప్రణాయంతి దేవయం బ్రహ్మత్రిశం ఘోషయంతే వరానీవ ముఖ్యాజోయ్రోజా మిథునాయాస పర్యత అవైయత్క్షేది భద్రాశక్తిమానాయ సంవరతే ఆరంగేరా ప్రదమంగిద్ధాగ్రశ్రమ్యాయేషు ప్రత్యే సమాజంత భోజమంతం గోమంత ప్రథమస్తూర్యోదేనాజని ఆచార్యుగ్రాకామృతామహే బర్హిర్వాయత్రయ విద్యే కోమాశ్వోకమాహోభేది గ్రామాయత్రి కారుక్ష్యాస్తేంద్రాభిత్రేషోరణ్యతి ీజం కృష్ణయ్యం ఇంద్రేనాభిర్యమాదయస్వేభిర్విశ్వాభిష్ట్యాగిణాన యోగే యోగే తమస్తరం వాజే వాజే హవామహే సహారయింద్రభూతలే ఆఘాదమంజదిశ్రవత్సహస్రిణేభిరోతిభిః వాజేభిరుగరోహవం అను ప్రత్యోహరోహృతో విప్రదన్నరవం విరాహులే యుంజంతే బద్ధమరుషంకరం తంబరీకస్థుడాజనాదివే యుంజంకరీ విపక్షణోహేతం కణ్వన్నేతో మరియాపేషదే సరుషద్భీరజాయ ఇంద్రాహం యథా శిక్షేజమస్మైత్సేయమనీషిరేహంగోపాదిశ్యాష్టరిందూరుదాయమానాయ సంగతే గావశ్వం విత్యుషేదుహే నదే భక్తస్తిరాధయింద్రదేవానవత్యాస్తుతోమ యజ్ఞలింద్రమవర్ధయ్యోవ్యవత్తరత్ చక్రాణవోషందీ వార్ధానస్ వయమ్ విశ్వాధరాజిజ్యుషాంద్రావేణే వ్యాంతరిక్షమతిరన్మదేవోమశ్రోధరా ఇంద్రాయదీరద్బలం ఉద్గారాజరంగేరాభ్యాష్టంబాజరే అర్వాంచందేవలం ఇంద్రేణోజనాదివోషాణీరాణీరారుదే అపర్వోర్మిర్మదం నివర్తోమరాజిరాజతే విరేమదారాజిషు తం హిస్తోమరవద్ధర ఇంద్రాశ్యుత్తరవద్ధర స్తోత్రేణముదభద్రగద ఇంద్రమిత్కేషిరాహరే స్వమయవక్షద ఉపయజ్ఞం సునాభాసం అపాంఖేరేణోజయ శిర ఇంద్రోదయవత్సర విశ్వాయదజయస్పృశ మాయాభీరుత్సరాజింద్రత్యాదరక్ష అవరదశ్యోర్ణోర్భా అసంగామింద్ర సంసదం విరోజయ్యరాజర సోమాత్తరోభవన్ ప్రదే మహే విదే సంధిణం హరి ప్రదేవం మే మనుషో హరియదం వదం ఘతం వదా హరిభిశ్చారుసే చాత్వాషంతో హరివత్వసంగిరా హరిం హి యోనిమభియే సమస్తం శిల్పంతో హరి దివ్యథాసరా ఆయం ప్రణంది హరిభిన్నదేవీంద్రారోషం హరివంతమర్చత సోమస్తోహరితోహరిహరిహరిమన్యుతాజరీంద్రేణరూపాహరితామిక్షిరే దివ్యేతోభిరాజహరిజయతో విద్యతత్వజోహరితోనరంశిం హరీషి ప్రోజాయ సహస్రలోకాభవద్ధరిం హర ముపస్తుత పూర్వేంద్రహరిష్ట ముఖ్యాధో హరిజాత హరిజతం తామగ్రిమం మందిరం స్వామ్యం మదలింద్రం వదేహతో హరియత హరి పూర్వ్యస్మి హరియతో మహరజోదే అలంకామాయ ీజోషీజోహస్కామం హరివంతమాజే హరిష్మజారుర్హరికేషాయస్తూనస్తేజోహరిపర్వద్భిర్జోహరిర్వాజనీవరీషాపాలీషద్ధరి సురేవరయస్య హరియతస్మరస్యతస్తోమాజం హరివాజిక్రదత్ మహీశిరీరహరియోజృహత్తరోదే హరియతశ్చిరా ఆరోదే హరియమానామయత్వ్యం నవ్యం హరియదే మన్మను ప్రియం ప్రపత్య మధురహరియతం గోరావిష్టి హరయోర్యాయ ఆత్వాహరియంతం ప్రతిచోదనాహంతో హరీషి ప్రవింద్ర పిబాయ ప్రతిభజస్ మధ్వోహర్యం యజ్ఞం ప్రథమదే దశాణి పూర్వేషాం హరివస్తుతారామధో ఇదం సవనం క్షేమానంతే మమద్భిగామం మధుమంతమింద్ర సత్కారేషం జగ ఆవేషస్వ అక్షుధూత్య హరిహత్తిస్త వివక్షుర్యమత్రేంద్రుభ్యం దేభిర్మద్భ్యం కృష్ణ ఇయమ్మి సత్యాం భయే సుతస్య హరియశ్చతుభ్యం ఇంద్రధేనాభిర్విశ్వాశ్వృణాన ప్రజాపాదింద్రవరోజురోణేస్తమరస్తాన్ క్రతూరా పర్యభూషత్ ఎస్మాదేతాంద్రహ్మస్ందాపరింద్రా పృథివీం యమానామదం హత్య పర్వతాన్ ప్రగోవితాంతరిక్షం యుగమేవరీయోజోద్యామస్తాయంద్రో హ్వా హిమరేనాప్తసింధోగా ఉదాదపదోహంతరక్ష్యం జాన సంరక్షమోదనాభంద్రా విశ్వాక్షమృతాగ్రీవాదర్జపుష్టాని సజనాభంద్రాహముతేమాహర్ైషో అస్తిన స్వయపుష్టేర్విజరివాదేనాదిశ్వరస్మై దత్త సజనాభంద్రా చోదితాయ కృషస్తో బ్రహ్మణో నాధమానస్ కీరే యుక్తగ్రామణోయోహితాసోసి ప్రస్ఫుతకోమస్తాశ్వార ప్రతిశిజస్ గావోజస్ గ్రామాజస్ విశ్వేసాసోర్యం ఉషతం జజాదయాజంద్ర యంకందే విశ్వరే దేవరే ఉభయ అమిత్రా సమానం చిత్రమాతస్థివాజయం తేజనాయుధ్యమానావసేహవంతేష్ట ప్రతిమానం బహోమయో అచ్యుతచ్యుత్తరేంద్రా యశ్వశ్వమ్యమాశ్రవాజానాశ్రద్ధేనాదాలిషుధ్యాంతాజనాశ్రంబరం పర్వతే సుక్షయంతం చరత్యన్వరిందోజాయమానం జగారదానందజనాశ్రా అంతర్గిరో యజమానం బహుంజంద్రాహస్వమిత్రిందోరవస్థోరత్వ్రవాహ్యమానోహంతంద్రా ై పృథివీరేష్మాజిస్తమాజస్తోమాయస్తేదంస్థజనాభంద్రా జాతృత్రుపస్తే భువనవేదేగ్యవిష్యమానోమోహరియస్మాజం తే భువనాని విశ్వాజగాశంబరం యస్వీరస్తజనాభంద్రా యస్వతేజిత్వాజం దర్దర్శిలాది సత్య భయంకరింద్ర విశ్వ ప్రియా స్వీరా స్వామి